ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ సింగారి గంగల్లే పొంగేను కంగారై గుండె కుంగేను శృంగార రంగాన చిక్కేను రంగేళి నీకే దక్కేను జగులు బలా జింగే జలగు బలగు జలగు బలగు సాంతరు మేంతరు జాంతరు భాంతరు జల తర బర జా ఉండమ్మ ఉండమ్మ ఉండమ్మ తరణాచి నేనే అవునమ్మ అవునమ్మ అవునమ్మ నన్ను చూడు సయ్యమ్మ సయ్యమ్మ మనువాడు సయ్యమ్మ సయ్యమ్మ అనిదే నాదమ్మ నాదమ్మ కలవాణి నీవమ్మ నీవమ్మ నిను కనగానే యజనదిలో అలజడి ఏదో సుడి తిరిగే నీవే జతవైతే కల తీరే నీవేళ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ మాతల జాతర జీతల జాతర బా గాతల మేతల భూతల గాతర బా మదిలోని బాల ఎదురైన వేళ హాయమ్మ హాయమ్మ హాయమ్మ 16,000 మదిరాచులేలా హాయమ్మ హాయమ్మ హాయమ్మ మురిపాలు హాయమ్మ హాయమ్మ సరదాలు హాయమ్మ హాయమ్మ సరసాలు హాయమ్మ హాయమ్మ సగపాలు హాయమ్మ హాయమ్మ తరువము నిన్నే పిలిచెనురా ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ హాయమ్మ సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను బంగారు స్వప్నాలు కందామా పసుకుందామా ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ